ప్రతి ఇంటికి ఉన్నది నీలగండము, ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. ప్రతి ఇంటికి ఉన్నది నీలగండము, ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. ఇంట్లెవ్వరికి పట్టదు ఈ నీళ్ళ గాదరా, నీళ్ళు లేకపోతే ఇంట్లో అమ్మకే బాధరా. ఇంట్లెవ్వరికి పట్టదు ఈ నీళ్ళ గాదరా, నీళ్ళు లేకపోతే ఇంట్లో అమ్మకే బాధరా. కక్కొచ్చి కాను పచ్చి ఒంట్లో బాగలేకపోయినా, అయ్యో కాను పొచ్చి ఒంట్లో బాగలేకపోయిన, కన్నీళ్లను కడవనింపి అమ్మే మోసును నీళ్ళు. ప్రతి ఇంటికి ఉన్నది నీళ్ళగండము, ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. సిగలు సిగలు పట్టుకొని గాజులు పోగొట్టుకొని, పంపులు బోరింగు కాడ ప్రతిరోజు యుద్ధమే. సిగలు సిగలు పట్టుకొని గాజులు పోగొట్టుకొని, పంపులు బోరింగు కాడ ప్రతిరోజు యుద్ధమే. ఇల్లు కడిగి అన్నముండి బోళ్ళు తోమి బట్టలు తికి, ఇల్లు కడిగి అన్నముండి బోళ్ళు తోమి బట్టలు తికి, నిత్యం నీళ్ళలో నాని బతుకులు చిగురించే అమ్మా. ప్రతి ఇంటికి ఉన్నది నీళ్ళగండము, ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. భర్త పెట్టే బాధలన్నీ భరిస్తుంది చేదులా, నీళ్ళ తగువే భర్తలతో విడాకులా దాక వెళ్ళే. భర్త పెట్టే బాధలన్నీ భరిస్తుంది చేదులా, నీళ్ళ తగువే భర్తలతో విడాకులా దాక వెళ్ళే. నిప్పుల మీద నడిచే ధైర్యమెవ్వరిచ్చిరో, నిప్పుల మీద నడిచే ధైర్యమెవ్వరిచ్చిరో. నీళ్ళ బంధం ఉంది గనక అమ్మ మనసు చల్లనా. ప్రతి ఇంటికి ఉన్నది నీళ్ళగండము, ఆ గండాలను దాటించే ఇల్లాలుకు దండం. గండాలను దాటించే ఇల్లాలుకు దండం.